భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 14వ భాగం. కణాలకి తరంగాలకి నిజంగా అంత తేడా ఉందా? విద్యుదయస్కాంత తరంగాలకి కణ లక్షణాలు ఉన్నాయి. అటువంటప్పుడు కణాలకి తరంగ లక్షణాలు ఎందుకు ఉండకూడదు? ఎలక్ట్రాన్కి ఓ పైలట్ తరంగం జత చేస్తే బోర్ భావానికి వివరణ దొరుకుతుంది. ఒక్క దెబ్బతో దబ్రోయి కణానికి తరంగానికి మధ్య దూరాన్ని మాయం చేశాడు. ప్రతి కణానికి ఓ నియంత తరంగ దైర్ఘ్యం ఉన్న ఓ పైలట్ తరంగాన్ని జత చేయవచ్చు. ఈ తరంగ స్వభావాన్ని పరీక్షించాలంటే వివర్తనాన్ని నిరూపించాలి. నిజంగానే పైలట్ తరంగాలని నిరూపించటం సాధ్యమయ్యింది. పైలట్ తరంగం గురించి అవిస్పష్ట భావాల నుండి సంపూర్ణ క్వాంటం సిద్ధాంతాన్ని చేరుకోవటం చాలా పెద్ద మెట్టే. ఆ సిద్ధాంతానికి ప్రాణం పోసిన వారు ష్రోడింజర్, హైసెన్బర్గ్. ష్రోడింజర్ పైలట్ తరంగ లక్షణాలని గణిత శాస్త్రపరంగా సూత్రీకరించాడు. దానితో పరమాణు వర్ణపటాల నిశిత తులనాత్మక పరిశీలన వీలయ్యింది. కానీ అసలు ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. పైలట్ తరంగాలు అంటే ఏమిటి? ఇది విద్యుదావేశ సాంద్రతను వర్ణిస్తుంది కాదు, అది సంభావ్యత సాంద్రతని సూచిస్తుంది. సంభావ్యత సాంద్రత, ఇప్పుడు ఒక పాచిక విసిరినప్పుడు ఏ ముఖం పైకి కనిపిస్తుందో ఖచ్చితంగా చెప్పలేం కదా. కానీ ఉదాహరణకి 2 వచ్చే సంభావ్యత V6. అలాగే పరమాణువులో ఎలక్ట్రాన్ ఎక్కడుందో చెప్పలేం. ఎలక్ట్రాన్ ఓ నీత స్థానంలో దొరికే సంభావ్యత, అచ్చం పాచికల్లాగా అన్నమాట. క్వాంటం సిద్ధాంతంలో భావనలు విడ్డూరంగా రూపుదేలి కొన్ని వ్యావహారిక సూత్రాలుగా రూపుదాల్చాయి. అందులో ముఖ్యమైనది అనిశ్చయత్వ సిద్ధాంతం. కానీ అది ప్రత్యేక సాపేక్షతావాదంతో సరిపోవడం లేదు. పిఏఎం డిరాక్ ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతంతో సరిపోయేట్టుగా సమీకరణాలు మార్చాడు. అయితే డిరాక్కి ఓ మంచి ఉపాయం తట్టింది. రుణశక్తి స్థితులన్నీ పూరింపబడినట్లయితే? ఇందుకు చాలా శక్తి కావాలి, కానీ అది సాధ్యమే. ఆ వెలితి ధనాత్మక ఆవేశం గల ఎలక్ట్రాన్లా ప్రవర్తిస్తుంది. అదే ప్రతి ఎలక్ట్రాను. శాస్త్రవేత్తలకి ఈ ఆలోచన నచ్చలేదు, కానీ ప్రకృతికి నప్పింది. అన్ని కణాలకు ఓ ప్రతికణం ఉంటుందని తెలిసింది. కానీ కేంద్రకంతో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. హీలియం కేంద్రకానికి ప్రోటాన్ ఆవేశానికి 2 రెట్లు ఆవేశం ఉంది, కానీ 4 రెట్లు భారం ఉంది. బహుశా ఓ శుద్ధ కేంద్రకం ఉండాలేమో. అందులో ఒక ప్రోటాను, ఒక ఎలక్ట్రాను ఉండాలి. న్యూట్రాను ఓ ప్రత్యేక రేణువు అనడానికి సాక్ష్యం N2 అణువు వర్ణపటంలో దొరికింది. అయితే ఇది సమస్యను పూర్తిగా పరిష్కరించలేదు. కేంద్రకానికి ధనాత్మక శక్తి ఉంటే దానిని పట్టి ఉంచేది ఏమిటి?